ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणाधिपतये नमः। श्रीलक्ष्मीसहस्रनामावलिः ॐ नित्यागतायै नमः। ॐ अनन्तनित्यायै नमः। ॐ नन्दिन्यै नमः। ॐ जनरञ्जन्यै नमः। ॐ नित्याप्रकाशिन्यै नमः। ॐ स्वप्रकाशस्वरूपिण्यै नमः। ॐ महालक्ष्म्यै नमः। ॐ महाकाल्यै नमः। ॐ महाकन्यायै नमः। ॐ सरस्वत्यै नमः। ॐ भोगवैभवसन्धात्र्यै नमः। ॐ भक्तानुग्रहकारिण्यै नमः। ॐ ईशावास्यायै नमः। ॐ महामायायै नमः। ॐ महादेव्यै नमः। ॐ महेश्वर्यै नमः। ॐ हृल्लेखायै नमः। ॐ परमायै नमः। ॐ शक्तये नमः। ॐ मातृकाबीजरूपिण्यै नमः। ॐ नित्यानन्दायै नमः। ॐ नित्यबोधायै नमः। ॐ नादिन्यै नमः। ॐ जनमोदिन्यै नमः। ॐ सत्यप्रत्ययिन्यै नमः। ॐ स्वप्रकाशात्मरूपिण्यै नमः। ॐ त्रिपुरायै नमः। ॐ भैरव्यै नमः। ॐ विद्यायै नमः। ॐ हंसायै नमः। ॐ वागीश्वर्यै नमः। ॐ शिवायै नमः। ॐ वाग्देव्यै नमः। ॐ महारात्र्यै नमः। ॐ कालरात्र्यै नमः। ॐ त्रिलोचनायै नमः। ॐ भद्रकाल्यै नमः। ॐ कराल्यै नमः। ॐ महाकाल्यै नमः। ॐ तिलोत्तमायै नमः। ॐ काल्यै नमः। ॐ कराळवक्त्रान्तायै नमः। ॐ कामाक्ष्यै नमः। ॐ कामदायै नमः। ॐ शुभायै नमः। ॐ चण्डिकायै नमः। ॐ चण्डरूपेशायै नमः। ॐ चामुण्डायै नमः। ॐ चक्रधारिण्यै नमः। ॐ त्रैलोक्यजनन्यै नमः। ॐ देव्यै नमः। ॐ त्रैलोक्यविजयोत्तमायै नमः। ॐ सिद्धलक्ष्म्यै नमः। ॐ क्रियालक्ष्म्यै नमः। ॐ मोक्षलक्ष्म्यै नमः। ॐ प्रसादिन्यै नमः। ॐ उमायै नमः। ॐ भगवत्यै नमः। ॐ दुर्गायै नमः। ॐ चान्द्र्यै नमः। ॐ दाक्षायण्यै नमः। ॐ शिखायै नमः। ॐ प्रचङ्गिरायै नमः। ॐ धरायै नमः। ॐ वेलायै नमः। ॐ लोकमात्रे नमः। ॐ हरिप्रियायै नमः। ॐ पार्वत्यै नमः। ॐ परमायै नमः। ॐ देव्यै नमः। ॐ ब्रह्मविद्याप्रदायिन्यै नमः। ॐ अरूपायै नमः। ॐ बहुरूपायै नमः। ॐ विरूपायै नमः। ॐ विश्वरूपिण्यै नमः। ॐ पञ्चभूतात्मिकायै नमः। ॐ वाण्यै नमः। ॐ पञ्चभूतात्मिकायै नमः। ॐ परायै नमः। ॐ कालिकायै नमः। ॐ पञ्चिकायै नमः। ॐ वाग्मिन्यै नमः। ॐ हविषे नमः। ॐ प्रत्यधिदेवतायै नमः। ॐ देवमात्रे नमः। ॐ सुरेशानायै नमः। ॐ वेदगर्भायै नमः। ॐ अम्बिकायै नमः। ॐ तृत्यै नमः। ॐ सङ्ख्यायै नमः। ॐ जातये नमः। ॐ क्रियाशक्त्यै नमः। ॐ प्रकृत्यै नमः। ॐ मोहिन्यै नमः। ॐ मक्ष्यै नमः। ॐ यज्ञविद्यायै नमः। ॐ महाविद्यायै नमः। ॐ गुह्यविद्यायै नमः। ॐ विभावन्यै नमः। ॐ ज्योतिष्मत्यै नमः। ॐ महामात्रे नमः। ॐ सर्वमन्त्रफलप्रदायै नमः। ॐ दारिद्र्यध्वंसिन्यै नमः। ॐ देव्यै नमः। ॐ हृदयग्रन्थिभेदिन्यै नमः। ॐ सहस्रादित्यसङ्काशायै नमः। ॐ चन्द्रिकायै नमः। ॐ चन्द्ररूपिण्यै नमः। ॐ गायत्र्यै नमः। ॐ सोमसम्भूत्यै नमः। ఓం సావిత్ర్యై నమః ఓం ప్రణవాత్మికాయై నమః ఓం శాంకర్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం సర్వదేవ నమస్కృతాయై నమః ఓం దుర్గాయై నమః ఓం సేవ్యాయై నమః ఓం కుబేరాక్షై నమః ఓం కరవీర నివాసిన్యై నమః ఓం జయాయై నమః ఓం విజయాయై నమః ఓం జయంత్యై నమః ఓం అపరాజితాయై నమః ఓం కుబ్జికాయై నమః ఓం కాళికాయై నమః ఓం శాస్త్రై నమః ఓం వీణా పుస్తకధారిణ్యై నమః ఓం సర్వజ్ఞ శక్తయే నమః ఓం శ్రీ శక్తయే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం ఇడాపింగళికా మధ్య మృణాళీ తంతు రూపిణ్యై నమః ఓం యజ్ఞేశాన్యై నమః ఓం ప్రథాయై నమః ఓం దీక్షాయై నమః ఓం దక్షిణాయై నమః ఓం సర్వమోహిన్యై నమః ఓం అష్టాంగయోగిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం నిర్బీజధ్యానగోచరాయై నమః ఓం సర్వతీర్థస్థితాయై నమః ఓం శుద్ధాయై నమః ఓం సర్వపర్వతవాసిన్యై నమః ఓం వేదశాస్త్ర ప్రమాణాయై నమః ఓం దేవ్యై నమః ఓం షడంగాది పదక్రమాయై నమః ఓం శివాయై నమః ఓం ధాత్రై నమః ఓం శుభానందాయై నమః ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యై నమః ఓం వ్రతిన్యై నమః ఓం మేనకాయై నమః ఓం దేవ్యై నమః ఓం బ్రహ్మాణ్యై నమః ఓం బ్రహ్మచారిణ్యై నమః ఓం ఏకాక్షరపరాయై నమః ఓం తారాయై నమః ఓం భవబంధ వినాశిన్యై నమః ఓం విశ్వంభరాయై నమః ఓం ధరాధారాయై నమః ఓం నిరాధారాయై నమః ఓం అధికస్వరాయై నమః ఓం రాహకాయై నమః ఓం కుక్ష్వే నమః ఓం అమావాస్యాయై నమః ఓం పూర్ణిమాయై నమః ఓం అనుమత్యై నమః ఓం ద్యుతయే నమః ఓం శనివాయై నమః ఓం శివాయై నమః ఓం అవశ్యాయై నమః ఓం వైశ్వదేవ్యై నమః ఓం పిశంగిలాయై నమః ఓం పిప్పలాయై నమః ఓం విశాలాక్షే నమః ఓం రక్షోఘ్నై నమః ఓం వృష్టికారిణ్యై నమః ఓం దుష్టవిద్రావిణ్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవనాశిన్యై నమః ఓం శారదాయై నమః ఓం శరసంధానాయై నమః ఓం సర్వశస్త్రస్వరూపిణ్యై నమః ఓం యుద్ధమధ్యస్థితాయై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వభూతప్రభంజన్యై నమః ఓం అయుద్ధాయై నమః ఓం యుద్ధరూపాయై నమః ఓం శాంతాయై నమః ఓం శాంతిస్వరూపిణ్యై నమః ఓం గంగాయై నమః ఓం సరస్వతీ వేణీ యమునా నర్మదాపగాయై నమః ఓం సముద్రవసనావాసాయై నమః ఓం బ్రహ్మాండశ్రేణిమేఖలాయై నమః ఓం పంచవక్త్రాయై నమః ఓం దశభుజాయై నమః ఓం శుద్ధస్ఫటికసన్నిభాయై నమః ఓం రక్తాయై నమః ఓం కృష్ణాయై నమః ఓం సీతాయై నమః ఓం పీతాయై నమః ఓం సర్వవర్ణాయై నమః ఓం నిరీశ్వర్యై నమః ఓం కాళికాయై నమః ఓం చక్రికాయై నమః ఓం దేవ్యై నమః ఓం సత్యాయై నమః ఓం వటుకాస్థితాయై నమః ఓం తరుణ్యై నమః ఓం వారుణ్యై నమః ఓం నార్యై నమః ఓం జ్యేష్ఠాదేవ్యై నమః ఓం సురేశ్వర్యై నమః ఓం విశ్వంభరధరాయై నమః ఓం కర్త్ర్యై నమః ఓం గళార్గళ విభంజిన్యై నమః ఓం సంధ్యారాత్రి దివాజ్యోత్స్నాయై నమః ఓం కళాకాష్ఠాయై నమః ఓం నిమేషికాయై నమః ఓం పుర్వ్యై నమః ఓం కాత్యాయిన్యై నమః ఓం శుభ్రాయై నమః ఓం సంసారార్ణవతారిణ్యై నమః ఓం కపిలాయై నమః ఓం కీలికాయై నమః ఓం అశోకాయై నమః ఓం మల్లికా నవమల్లికాయై నమః ఓం దేవికాయై నమః ఓం నందికాయై నమః ఓం శాంతాయై నమః ఓం భంజికాయై నమః ఓం భయభంజికాయై నమః ఓం కౌశిక్యై నమః, ఓం వైదిక్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం శౌర్యై నమః, ఓం రూపాధికాయై నమః, ఓం అతిభాసే నమః, ఓం దిగ్వస్త్రాయై నమః, ఓం నవవస్త్రాయై నమః, ఓం కన్యకాయై నమః, ఓం కమలోద్భవాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం సౌమ్యలక్షణాయై నమః, ఓం అతీత దుర్గాయై నమః, ఓం సూత్ర ప్రబోధికాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం మేధాయై నమః, ఓం కృతాయై నమః, ఓం ప్రజ్ఞాయై నమః, ఓం ధారణాయై నమః, ఓం కాంత్యై నమః, ఓం శ్రుతయే నమః, ఓం స్మృతయే నమః, ఓం ధృతయే నమః, ఓం ధన్యాయై నమః, ఓం భూతయే నమః, ఓం ఇష్టై నమః, ఓం మనీషిణ్యై నమః, ఓం విరక్తయే నమః, ఓం వ్యాపిన్యై నమః, ఓం మాయాయై నమః, ఓం సర్వమాయా ప్రభంజన్యై నమః, ఓం మాహేంద్రై నమః, ఓం మంత్రిణ్యై నమః, ఓం సింహై నమః, ఓం ఇంద్రజాల స్వరూపిణ్యై నమః, ఓం అవస్థాత్రయ నిర్ముక్తాయై నమః, ఓం గుణత్రయ వివర్జితాయై నమః, ఓం ఈశనత్రయ నిర్ముక్తాయై నమః, ఓం సర్వరోగ వివర్జితాయై నమః, ఓం యోగిధ్యానాంత గమ్యాయై నమః, ఓం యోగధ్యాన పరాయణాయై నమః, ఓం త్రయీశిఖ విశేషజ్ఞాయై నమః, ఓం వేదాంత జ్ఞాన రూపిణ్యై నమః, ఓం భారత్యై నమః, ఓం కమలాయై నమః, ఓం భాషాయై నమః, ఓం పద్మా పద్మవత్యై నమః, ఓం కృతయే నమః, ఓం గౌతమ్యై నమః, ఓం గోమత్యై నమః, ఓం గౌర్యై నమః, ఓం ఈశానాయై నమః, ఓం హంసవాహిన్యై నమః, ఓం నారాయణ్యై నమః, ఓం ప్రభాధారాయై నమః, ఓం యాజ్ఞవ్యై నమః, ఓం శంకరాత్మజ్ఞాయై నమః, ఓం చిత్రఘంటాయై నమః, ఓం సునందాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం మానవ్యై నమః, ఓం మనుసంభవాయై నమః, ఓం స్తంభిన్యై నమః, ఓం క్షోభిణ్యై నమః, ఓం మార్చ్యై నమః, ఓం భ్రామిణ్యై నమః, ఓం శత్రుమారిణ్యై నమః, ఓం మోహిన్యై నమః, ఓం ద్వేషిణ్యై నమః, ఓం వీరాయై నమః, ఓం అఘోరాయై నమః, ఓం రుద్రరూపిణ్యై నమః, ఓం రుద్రైకాదశిన్యై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం కళ్యాణ్యై నమః, ఓం లాభకారిణ్యై నమః, ఓం దేవదుర్గాయై నమః, ఓం మహాదుర్గాయై నమః, ఓం స్వప్నదుర్గాయై నమః, ఓం అష్టభైరవ్యై నమః, ఓం సూర్యచంద్రాగ్నిరూపాయై నమః, ఓం గ్రహనక్షత్రరూపిణ్యై నమః, ఓం బిందునాథకళాతీతాయై నమః, ఓం బిందునాథకళాత్మికాయై నమః, ఓం దశవాయు జయాకారాయై నమః, ఓం కళాషోడశ సంయుతాయై నమః, ఓం కాశ్యప్యై నమః, ఓం కమలాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం నాదచక్రనివాసిన్యై నమః, ఓం రుణాధారాయై నమః, ఓం స్థిరాయై నమః, ఓం గుహ్యాయై నమః, ఓం దేవికాయై నమః, ఓం చక్రరూపిణ్యై నమః, ఓం అవిద్యాయై నమః, ఓం శార్వర్యై నమః, ఓం పుంజాయై నమః, ఓం జంభాసుర నిబర్హిణ్యై నమః, ఓం శ్రీకాయాయై నమః, ఓం శ్రీకళాయై నమః, ఓం శుభ్రాయై నమః, ఓం కర్మ నిర్మూలకారిణ్యై నమః, ఓం ఆదిలక్ష్మ్యై నమః, ఓం గుణాధారాయై నమః, ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః, ఓం పరాయై నమః, ఓం శ్రుతయే నమః, ఓం బ్రహ్మముఖావాసాయై నమః, ఓం సర్వసంపత్తి రూపిణ్యై నమః, ఓం మృతసంజీవిన్యై నమః, ఓం మైత్రియై నమః, ఓం కామిన్యై నమః, ఓం కామవర్జితాయై నమః, ఓం నిర్వాణ మార్గదాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం హంసిన్యై నమః, ఓం కాళికాయై నమః, ఓం క్షమాయై నమః, ఓం సపర్యాయై నమః, ఓం గుణిన్యై నమః, ఓం భిన్నాయై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం అఖండితాయై నమః, ఓం శుభాయై నమః, ఓం స్వామిన్యై నమః, ఓం వేదిన్యై నమః, ఓం శక్యాయై నమః, ఓం శాంబర్యై నమః, ఓం చక్రధారిణ్యై నమః, ఓం దండిన్యై నమః, ఓం ముండిన్యై నమః, ఓం వ్యాఘ్రై నమః, ఓం శిఖిన్యై నమః, ఓం సోమసంహతయే నమః, ఓం చింతామణయే నమః, ఓం చిదానందాయై నమః, ఓం పంచబాణ ప్రబోధిన్యై నమః, ఓం బాణశ్రేణయే నమః, ఓం సహస్రాక్షై నమః, ఓం సహస్రభుజ పాదుకాయై నమః, ఓం సంధ్యాబలయే నమః, ఓం త్రిసంధ్యాఖ్యాయై నమః, ఓం బ్రహ్మాండమణిభూషణాయై నమః, ఓం వాసవ్యై నమః, ఓం వారుణీసేవ్యాయై నమః, ఓం కుళికాయై నమః, ఓం మంత్రరంజిన్యై నమః, ఓం జితప్రాణస్వరూపాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామ్యవరప్రదాయై నమః, ఓం మంత్రబ్రాహ్మణ విద్యార్థాయై నమః, ఓం నాదరూపాయై నమః, ఓం హవిష్మత్యై నమః, ఓం అథర్వణ్యై నమః, ఓం శృత్యై నమః, ఓం శూన్యాయై నమః, ఓం కల్పనావర్జితాయై నమః, ఓం సత్యై నమః, ఓం సత్తాజాతయే నమః, ఓం ప్రమాయై నమః, ఓం మేయాయై నమః, ఓం అప్రమిత్యై నమః, ఓం ప్రాణదాయై నమః, ఓం గతయే నమః, ఓం అపర్ణాయై నమః, ఓం పంచవర్ణాయై నమః, ఓం సర్వదాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం త్రైలోక్యమోహిన్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభర్త్యై నమః, ఓం క్షరాయై నమః, ఓం అక్షరాయై నమః, ఓం హిరణ్యవర్ణాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం సర్వోపద్రవనాశిన్యై నమః, ఓం కైవల్య పదవీ రేఖాయై నమః, ఓం సూర్యమండల సంస్థితాయై నమః, ఓం సోమమండల మధ్యస్థాయై నమః, ఓం వన్నిమండల సంస్థితాయై నమః, ఓం వాయుమండల మధ్యస్థాయై నమః, ఓం వ్యోమమండల సంస్థితాయై నమః, ఓం చక్రికాయై నమః, ఓం చక్రమధ్యస్థాయై నమః, ఓం చక్రమార్గ ప్రవర్తిన్యై నమః, ఓం కోకిలాకుల చక్రాశాయై నమః, ఓం పక్షతయే నమః, ఓం పంక్తి పావనాయై నమః, ఓం సర్వసిద్ధాంత మార్గస్థాయై నమః, ఓం షడ్వర్ణావరవర్జితాయై నమః, ఓం శతరుద్రహరాయై నమః, ఓం హంత్రే నమః, ఓం సర్వసంహారకారిణ్యై నమః, ఓం పురుషాయై నమః, ఓం పౌరుష్యై నమః, ఓం తుష్టయే నమః, ఓం సర్వతంత్రప్రసూతికాయై నమః, ఓం అర్ధనారీశ్వర్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః, ఓం భార్యమ్యై నమః, ఓం యాజుషీ విద్యాయై నమః, ఓం సర్వోపనిషదాస్థితాయై నమః, ఓం వ్యోమకేశాఖిల ప్రాణాయై నమః, ఓం పంచకోశ విలక్షణాయై నమః, ఓం పంచకోశాత్మికాయై నమః, ఓం ప్రతీచే నమః, ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః, ఓం శివాయై నమః, ఓం జగజ్జరాజనిత్రై నమః, ఓం పంచకర్మ ప్రసూతికాయై నమః, ఓం వాగ్దేవ్యాభరణాకారాయై నమః, ఓం సర్వకామ్యస్థితాస్థితాయై నమః, ఓం అష్టాదశ చతుష్షష్టిపీఠికా విద్యాయాయుతాయై నమః, ఓం కాళికాకర్షణశ్యామాయై నమః, ఓం యక్షిణ్యై నమః, ఓం కిన్నరేశ్వర్యై నమః, ఓం కేతక్యై నమః, ఓం మల్లికాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం వారాఖ్యై నమః, ఓం ధరణ్యై నమః, ఓం ధ్రువాయై నమః, ఓం నారసింహై నమః, ఓం మహోగ్రాస్యాయై నమః, ఓం భక్తానామార్తినాశిన్యై నమః, ఓం అంతర్బలాయై నమః, ఓం స్థిరాయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం జరామరణనాశిన్యై నమః, ఓం శ్రీరంజితాయై నమః, ఓం శ్రీమహాకాయాయై నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయై నమః, ఓం అదితయే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం అష్టపుత్రాయై నమః, ఓం అష్టయోగిన్యై నమః, ఓం అష్టప్రకృతయే నమః, ఓం అష్టాష్టవిభ్రాజిన్యై నమః, ఓం వికృతాకృతయే నమః ఓం దుర్భిక్ష ధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సీతాయై నమః ఓం సత్యాయై నమః ఓం రుక్మిణ్యై నమః ఓం ఖ్యాతియాయై నమః ఓం భార్గవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం దేవయోనయై నమః ఓం తపస్విన్యై నమః ఓం శాకంభర్యై నమః ఓం మహాశోణాయై నమః ఓం గరుడోపరి సంస్థితాయై నమః ఓం సింహగాయై నమః ఓం వ్యాఘ్రగాయై నమః ఓం దేవ్యై నమః ఓం వాయుగాయై నమః ఓం మహాద్రిగాయై నమః ఓం అకారాది క్షకారాంతాయై నమః ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః ఓం మంత్రవ్యాఖ్యాన నిపుణాయై నమః ఓం జ్యోతిశాస్త్రైకలోచనాయై నమః ఓం ఇడా పింగళికా మధ్య సుషుమ్నాయై నమః ఓం గ్రంథిభేదిన్యై నమః ఓం కాలచక్రాశ్రయోపేతాయై నమః ఓం కాలచక్ర స్వరూపుణ్యై నమః ఓం వైశారధ్యై నమః ఓం అతిశ్రేష్టాయై నమః ఓం వరిష్టాయై నమః ఓం సర్పదీపికాయై నమః ఓం వైనాయక్యై నమః ఓం వరారోహాయై నమః ఓం శ్రోణీవేలాయై నమః ఓం బహిర్వళయే నమః ఓం జంభిణ్యై నమః ఓం జృంభిణ్యై నమః ఓం జృంభకారిణ్యై నమః ఓం గణకారికాయై నమః ఓం శరణ్యై నమః ఓం చక్రికాయై నమః ఓం అనంతాయై నమః ఓం సర్వవ్యాధి చికిత్సక్యై నమః ఓం దేవక్యై నమః ఓం దేవసంకాశాయై నమః ఓం వారిధయే నమః ఓం కరుణాకరాయై నమః ఓం శర్వర్యై నమః ఓం సర్వసంపన్నాయై నమః ఓం సర్వపాప ప్రభంజిన్యై నమః ఓం ఏకమాత్రాయై నమః ఓం ద్విమాత్రాయై నమః ఓం త్రిమాత్రాయై నమః ఓం అర్ధమాత్రాయై నమః ఓం పరాయై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం సూక్ష్మార్థ అర్ధపరాయై నమః ఓం అపరాయై నమః ఓం ఏకవీరాయై నమః ఓం విశేషాఖ్యాయై నమః ఓం షష్ఠీదేవ్యై నమః ఓం మనస్విన్యై నమః ఓం నైష్కర్మ్యాయై నమః ఓం నిష్కళాలోకాయై నమః ఓం జ్ఞానకర్మాధికాయై నమః ఓం గుణాయై నమః ఓం సబంధ్వానంద సందోహాయై నమః ఓం వ్యోమాకారాయై నమః ఓం నిరూపితాయై నమః ఓం గద్యపద్యాత్మికా వాణ్యై నమః ఓం సర్వాలంకార సంయుతాయై నమః ఓం సాధుబంధ పదన్యాసాయై నమః ఓం సర్వౌకశే నమః ఓం ఘటికావళయే నమః ఓం షట్కర్మిణ్యై నమః ఓం కర్కశాకారాయై నమః ఓం సర్వకర్మ వివర్జితాయై నమః ఓం ఆదిత్యవర్ణాయై నమః ఓం అపర్ణాయై నమః ఓం కామిణ్యై నమః ఓం నరరూపిణ్యై నమః ఓం బ్రహ్మాణ్యై నమః ఓం బ్రహ్మసంతానాయై నమః ఓం వేదవాగీశ్వర్యై నమః ఓం శివాయై నమః ఓం పురాణన్యాయ మీమాంసా ధర్మశాస్త్రాగమశ్రుతాయై నమః ఓం సద్యో వేదవత్యై నమః ఓం సర్వాయై నమః ఓం హంసే నమః ఓం విద్యాధిదేవతాయై నమః ఓం విశ్వేశ్వర్యై నమః ఓం జగద్ధాత్రీ నమః ఓం విశ్వనిర్మాణకారిణ్యై నమః ఓం వైదిక్యై నమః ఓం వేదరూపాయై నమః ఓం కాళికాయై నమః ఓం కాళరూపిణ్యై నమః ఓం నారాయణ్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం సర్వతత్వప్రవర్తిన్యై నమః ఓం హిరణ్యవర్ణరూపాయై నమః ఓం హిరణ్యపదసంభవాయై నమః ఓం కైవల్యపదవ్యై నమః ఓం పుణ్యాయై నమః ఓం కైవల్యజ్ఞానలక్షితాయై నమః ఓం బ్రహ్మసంపత్తిరూపాయై నమః ఓం బ్రహ్మసంపత్తికారిణ్యై నమః ఓం వారుణ్యై నమః ఓం వారుణారాధ్యాయై నమః ఓం సర్వకర్మ ప్రవర్తిన్యై నమః ఓం ఏకాక్షర పరాయుక్తాయై నమః ఓం సర్వదారిద్ర్య భంజిన్యై నమః ఓం పాశాంకుశాన్వితాయై నమః ఓం దివ్యాయై నమః ఓం వీణా వ్యాఖ్యాక్ష సూత్రభృతే నమః ఓం ఏకమూర్తయే నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం మధుకైటభ పంజిన్యే నమః ఓం సాంఖ్యాయై నమః ఓం సాంఖ్యవత్యై నమః ఓం జ్వాలాయై నమః ఓం జ్వలంత్యై నమః ఓం కామరూపిణ్యై నమః ఓం జాగ్రత్యై నమః ఓం సర్వసంపత్తయే నమః ఓం సుషుప్తాయై నమః ఓం శ్రేష్టదాయిన్యై నమః ఓం కపాలిన్యై నమః ఓం మహాదంష్ట్రాయై నమః ఓం భృకుటీకుటిలాలనాయై నమః ఓం సర్వావాసాయై నమః ఓం సువాసాయై నమః ఓం బృహత్యై నమః ఓం సృష్ట్యై నమః ఓం శక్వర్యై నమః ఓం ఛందోగణప్రతిష్టాయై నమః ఓం కల్మాష్యై నమః ఓం కరుణాత్మికాయై నమః ఓం చక్షుష్మత్యై నమః ఓం మహాఘోషాయై నమః ఓం ఖడ్గచర్మధరాయై నమః ఓం అశన్యై నమః ఓం శిల్పవైచిత్య విద్యోదితాయై నమః ఓం సర్వతోభద్రవాసిన్యై నమః ఓం అచింత్యలక్షణాకారాయై నమః ఓం సూత్రభాష్య నిబంధనాయై నమః ఓం సర్వవేదార్థ సంపత్తయే నమః ఓం సర్వశాస్త్రార్థ మాతృకాయై నమః ఓం అకారాదిక్షకారాంత సర్వవర్ణకృతస్థలాయై నమః ఓం సర్వలక్ష్మై నమః ఓం సదానందాయై నమః ఓం సారవిద్యాయై నమః ఓం సదాశివాయై నమః ఓం సర్వజ్ఞానాయై నమః ఓం సర్వశక్త్యై నమః ఓం ఖేచరీ రూపకాయై నమః ఓం ఉచ్ఛ్రితాయై నమః ఓం అణిమాది గుణోపేతాయై నమః ఓం పరాకాష్ఠాయై నమః ఓం పరాగతయే నమః ఓం హంసయుక్త విమానస్థాయై నమః ఓం హంసారూఢ శశిప్రభాయై నమః ఓం భవాన్యై నమః ఓం వాసనాశక్తియే నమః ఓం ఆకృతిస్థాయై నమః ఓం అఖిలాయై నమః ఓం తంత్రహేతవే నమః ఓం విచిత్రాంగ్యై నమః ఓం వ్యోమగంగా వినోదిన్యై నమః ఓం వర్షాయై నమః ఓం వార్షికాయై నమః ఓం ఋగ్యజుస్సామ రూపిణ్యై నమః ఓం మహానద్యై నమః ఓం నదీపుణ్యాయై నమః ఓం అగణ్యపుణ్యగణక్రియాయై నమః ఓం సమాధిగత లభ్యార్థాయై నమః ఓం శ్రోతవ్యాయై నమః ఓం స్వప్రియాయై నమః ఓం కృణాయై నమః ఓం నామాక్షరపదాయై నమః ఓం దేవ్యై నమః ఓం ఉపసర్గనఖాంచితాయై నమః ఓం నిపాతోరుద్వయ్యై నమః ఓం జంఘామాతృకాయై నమః ఓం మంత్రరూపిణ్యై నమః ఓం ఆశీనాయై నమః ఓం శయానాయై నమః ఓం తిష్ఠంత్యై నమః ఓం ధావనాధికాయై నమః ఓం లక్ష్యలక్షణ యోగాఢ్యాయై నమః ఓం తాత్రూప్యగణనాకృతయై నమః ఓం ఏకరూపాయ నమః ఓం అనేకరూపాయై నమః ఓం ఇందురూపాయై నమః ఓం సదాకృతయై నమః ఓం సమాసతద్ధితాకారాయై నమః ఓం విభక్తివచనాత్మికాయై నమః ఓం స్వాహాకారాయై నమః ఓం స్వధాకారాయై నమః ఓం శ్రీ ప్రత్యర్థాంగనందిన్యై నమః ఓం గంభీరాయై నమః ఓం గహనాయై నమః ఓం గుహ్యాయై నమః ఓం యోనిలింగార్థధారిణ్యై నమః ఓం శేషవాసుకి సంశేమ్యాయై నమః ఓం చపలాయై నమః ఓం వరవర్ణిన్యై నమః ఓం కారుణ్యాకార సంపత్తయే నమః ఓం కీలకృతే నమః ఓం మంత్ర కీలికాయై నమః ఓం శక్తిబీజాత్మికాయై నమః ఓం సర్వమంత్రేష్టాయై నమః ఓం అక్షయకామనాయై నమః ఓం ఆగ్నేయిన్యై నమః ఓం పార్థివాయై నమః ఓం ఆప్యాయై నమః ఓం వాయుమ్యాయై నమః ఓం వ్యోమకేతనాయై నమః ఓం సత్యజ్ఞానాత్మికాయై నమః ఓం నందాయై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మాణ్యై నమః ఓం సనాతన్యై నమః ఓం అవిద్యావాసనా మాయాయై నమః ఓం ప్రకృతయే నమః ఓం సర్వమోహిన్యై నమః ఓం శక్తయే నమః ఓం ధారణశక్తయే నమః ఓం చిద్రూపిణ్యై నమః ఓం చిచ్ఛక్తయే నమః ఓం యోగిన్యై నమః ఓం వక్త్రారుణాయై నమః ఓం మహామాయాయై నమః ఓం మరీచయే నమః ఓం మదమర్దిన్యై నమః ఓం విరాట్ రూపిణ్యై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం శుద్ధాయై నమః ఓం నిరూపాస్తయై నమః ఓం సుభక్తిగాయై నమః ఓం నిరూపితాద్వయాయై నమః ఓం విద్యాయై నమః ఓం నిత్యానిత్య స్వరూపిణ్యై నమః ఓం వైరాగ్య మార్గ సంచారాయై నమః ఓం సర్వ సత్పథ దర్శిన్యై నమః ఓం జాలంధర్యై నమః ఓం రుణాన్యై నమః ఓం భవాన్యై నమః ఓం భవభంజిన్యై నమః ఓం త్రైకాలిక జ్ఞానతంతమే నమః ఓం త్రికాల జ్ఞానదాయిన్యై నమః ఓం నాదాతీతాయై నమః ఓం స్మృతయే నమః ఓం ప్రజ్ఞాయై నమః ఓం ధాత్రీరూపాయై నమః ఓం త్రిపుష్కరాయై నమః ఓం పరాజితాయై నమః ఓం విధానజ్ఞాయై నమః ఓం విశేషిత గుణాత్మికాయై నమః ఓం హిరణ్యకేశిన్యై నమః ఓం హేమాయై నమః ఓం బ్రహ్మసూత్ర విచక్షణాయై నమః ఓం అసంఖ్యేయ పదార్థాంత స్వర వ్యంజన వైఖర్యై నమః ఓం మధుజిహ్వాయై నమః ఓం మధుమత్యై నమః ఓం మధుమాసోదయాయై నమః ఓం మాధవే నమః ఓం మాధవ్యై నమః ఓం మహాభాగాయై నమః ఓం మేఘగంభీర నిస్వనాయై నమః ఓం బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాతవ్యార్థ విశేషగాయై నమః ఓం నాభం వన్నిశిఖాకారాయై నమః ఓం లలాటే చంద్రసన్నిభాయై నమః ఓం భ్రూమధ్యే భాస్కరాకారాయై నమః ఓం హృది సర్వతారాకృతయే నమః ఓం కృత్తికాదిభరణ్యంత నక్షత్రేశ్చర్చితోదయాయై నమః ఓం గ్రహవిద్యాత్మికాయై నమః ఓం జ్యోతిషే నమః ఓం జ్యోతిర్విదే నమః ఓం మతిజీవికాయై నమః ఓం బ్రహ్మాండ గర్భిణ్యై నమః ఓం బాలాయై నమః ఓం సప్తావరణ దేవతాయై నమః ఓం వైరాజోత్తమ సామ్రాజ్యాయై నమః ఓం కుమార కుశలోదయాయై నమః ఓం బగళాయై నమః ఓం భ్రమరాంబాయై నమః ఓం శివజ్యోత్యై నమః ఓం శివాత్మికాయై నమః ఓం మేరువింధ్యాది సంస్థానాయై నమః ఓం కాశ్మీర పురవాసిన్యై నమః ఓం యోగనిద్రాయై నమః ఓం మహానిద్రాయై నమః ఓం వినిద్రాయై నమః ఓం రాక్షసాశ్రితాయై నమః ఓం సువర్ణదాయై నమః ఓం మహాగంగాయై నమః ఓం పంచాక్ష్యాయై నమః ఓం పంచసంహతయే నమః ఓం సుప్రజాతాయై నమః ఓం సువీర్యాయై నమః ఓం సుపోషాయై నమః ఓం సుపతయే నమః ఓం శివాయై నమః ఓం సుగృహాయై నమః ఓం రక్తబీజాంతాయై నమః ఓం హతకందర్పజీవికాయై నమః ఓం సముద్రం వ్యోమ మధ్యస్థాయై నమః ఓం సమబిందు సమాశ్రయాయై నమః ఓం సౌభాగ్య రస జీవాత్మనే నమః ఓం సారాసార వివేక దృశే నమః ఓం త్రివళ్యాది సుపుష్టాంగాయై నమః ఓం భారత్యై నమః ఓం భరతశ్రితాయై నమః ఓం నాదబ్రహ్మమయ్యై నమః ఓం విద్యాయై నమః ఓం జ్ఞానబ్రహ్మమయ్యై నమః ఓం పరాయై నమః ఓం బ్రహ్మనాడి నిరుక్తయే నమః ఓం బ్రహ్మకైవల్య సాధనాయై నమః ఓం కాలకేయ మహోదార వీర్య విక్రమరూపిణ్యై నమః ఓం బడబాగ్ని శిఖావక్త్రాయై నమః ఓం మహాకబళాయై నమః ఓం తర్పణాయై నమః ఓం మహాభూతాయై నమః ఓం మహాదర్పాయై నమః ఓం మహాసారాయై నమః ఓం మహాకృతవే నమః ఓం పంచభూతాయై నమః ఓం మహాగ్రాసాయై నమః ఓం పంచభూతాధిదేవతాయై నమః ఓం సర్వప్రమాణాయై నమః ఓం సంపత్తయే నమః ఓం సర్వరోగ ప్రతిక్రియాయై నమః ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయై నమః ఓం విష్ణువక్షో విభూషణాయై నమః ఓం శాంకర్యై నమః ఓం విధివక్త్రస్థాయై నమః ఓం ప్రవరాయై నమః ఓం వరహేతుక్యై నమః ఓం హేమమాలాయై నమః ఓం శిఖామాలాయై నమః ఓం త్రిశిఖాయై నమః ఓం పంచలోచనాయై నమః ఓం సర్వాగమ సదాచార మర్యాదాయై నమః ఓం యాతు భంజన్యై నమః ఓం పుణ్యశ్లోక ప్రబంధాధ్యాయై నమః ఓం సర్వాంతర్యామి రూపిణ్యై నమః ఓం సామగాన సమారాధ్యాయై నమః ఓం శ్రోతృకర్ణ రసాయనాయై నమః ఓం జీవలోకైక జీవాతవే నమః ఓం భద్రోదార విలోకనాయై నమః ఓం తటిత్కోటి లసత్కాంత్యై నమః ఓం తరుణ్యై నమః ఓం హరిసుందర్యై నమః ఓం మీననేత్రాయై నమః ఓం ఇంద్రాక్ష్యై నమః ఓం విశాలాక్ష్యై నమః ఓం సుమంగళాయై నమః ఓం సర్వమంగళ సంపన్నాయై నమః ఓం సాక్షాన్ మంగళదేవతాయై నమః ఓం దేహహృద్దీపికాయై నమః ఓం దీప్తయే నమః ఓం అర్ధచంద్రోల్లసద్దంష్ట్రాయై నమః ఓం యజ్ఞవాటి విలాసిన్యై నమః ఓం మహాదుర్గాయై నమః ఓం మహోత్సాహాయై నమః ఓం మహాదేవ బలోదయాయై నమః ఓం డాకినీడ్యాయై నమః ఓం శాకినీడ్యాయై నమః ఓం శాకినీడ్యాయై నమః ఓం సమస్తజుషే నమః ఓం నిరంకుశాయై నమః ఓం నాకివంద్యాయై నమః ఓం షడాధారాధిదేవతాయై నమః ఓం భువనజ్ఞాననిశ్రేణయే నమః ఓం భువనాకారవల్లర్యై నమః ఓం శాశ్వత్యై నమః ఓం శాశ్వతాకారాయై నమః ఓం లోకానుగ్రహకారిణ్యై నమః ఓం సారస్యై నమః ఓం మానస్యై నమః ఓం హంస్యై నమః ఓం హంసలోక ప్రదాయిన్యై నమః ఓం చిన్ముద్రాలంకృతకరాయై నమః ఓం కోటిసూర్య సమప్రభాయై నమః ఓం సుఖప్రాణి శిరోరేఖాయై నమః ఓం సదదృష్ట ప్రదాయిన్యై నమః ఓం సర్వసాంకర్యదోషఘ్నై నమః ఓం గ్రహోపద్రవనాశిన్యై నమః ఓం క్షుద్రజంతుభయఘ్నై నమః ఓం విషరోగాదిభంజన్యై నమః ఓం సదాశాంతాయై నమః ఓం సదాశుద్ధాయై నమః ఓం గృహచ్ఛిద్రనివారిణ్యై నమః ఓం కలిదోష ప్రశమన్యై నమః ఓం కోలాహలపురస్థితాయై నమః ఓం గౌర్యై నమః ఓం లాక్షణిక్యై నమః ఓం ముఖ్యాయై నమః ఓం జఘన్యాకృతివర్జితాయై నమః ఓం మాయాయై నమః ఓం అవిద్యాయై నమః ఓం మూలభూతాయై నమః ఓం వాసవ్యై నమః ఓం విష్ణుచేతనాయై నమః ఓం వాదిన్యై నమః ఓం వసురూపాయై నమః ఓం వసురత్న పరిచ్ఛదాయై నమః ఓం ఛాందస్యై నమః ఓం చంద్రహృదయాయై నమః ఓం మంత్రస్వచ్ఛంద భైరవ్యై నమః ఓం వనమాలాయై నమః ఓం వైజయంత్యై నమః ఓం పంచదివ్యాయుధాత్మికాయై నమః ఓం పీతాంబరమయ్యై నమః ఓం చంచత్ కౌస్తుభాయై నమః ఓం హరికామిన్యై నమః ఓం నిత్యాయై నమః ఓం తథ్యాయై నమః ఓం రమాయై నమః ఓం రామాయై నమః ఓం రమణ్యై నమః ఓం మృత్యుభంజన్యై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం కాష్ఠాయై నమః ఓం ధనిష్ఠాంతాయై నమః ఓం శరాంగ్యై నమః ఓం నిర్గుణప్రియాయై నమః ఓం మైత్రేయాయై నమః ఓం మిత్రవిందాయై నమః ఓం శేష్యశేషకళాశయాయై నమః ఓం వారాణసీవాసలభ్యాయై నమః ఓం ఆర్యావర్తజనస్తుతాయై నమః ఓం జగదుత్పత్తి సంస్థాన సంహారత్రయకారణాయై నమః ఓం అంబాయై నమః ఓం విష్ణు సర్వస్వాయై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం సర్వలోకానాం జనన్యై నమః ఓం పుణ్యమూర్తయే నమః ఓం సిద్ధలక్ష్మ్యై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం సద్యోజాతాది పంచాగ్ని రూపాయై నమః ఓం పంచక పంచకాయై నమః ఓం యంత్రలక్ష్మ్యై నమః ఓం భవత్యై నమః ఓం ఆదయే నమః ఓం ఆద్యాద్యాయై నమః ఓం సృష్ట్యాది కారణాకార వితతయే నమః ఓం దోషవర్జితాయై నమః ఓం జగల్లక్ష్మ్యై నమః ఓం జగన్మాత్రే నమః ఓం విష్ణుపత్యే నమః ఓం నవకోటి మహాశక్తి సముపాస్య పదాంబుజాయై నమః ఓం కనత్సౌవర్ణ రత్నాఢ్యై నమః ఓం సర్వాభరణ భూషితాయై నమః ఓం అనంత నిత్య మహిష్యై నమః ఓం ప్రపంచేశ్వర నాయక్యై నమః ఓం అత్యుచ్ఛిత పదాంతస్థాయై నమః ఓం పరమం వ్యోమ నాయక్యై నమః ఓం నాకపృష్ఠ గతారాధ్యాయై నమః ఓం విష్ణులోక విలాసిన్యై నమః ఓం వైకుంఠరాజ మహిష్యై నమః ఓం శ్రీరంగనగరాశ్రితాయై నమః ఓం రంగనాయక్యై నమః ఓం భూపుత్రే నమః ఓం కృష్ణాయై నమః ఓం వరద వల్లభాయై నమః ఓం కోటి బ్రహ్మాండ సంసేవ్యాయై నమః ఓం కోటి రుద్రాది కీర్తితాయై నమః ఓం మాతులంగమయం ఖేటం బిభ్రత్యై నమః ఓం సౌవర్ణచషకం బిభ్రత్యై నమః ఓం పద్మత్వయే దధానాయై నమః ఓం పూర్ణకుంభం బిభ్రత్యై నమః ఓం కీరం దధానాయై నమః ఓం వరదాభయే దధానాయై నమః ఓం పాశం బిభ్రత్యై నమః ఓం అంకుశం బిభ్రత్యై నమః ఓం శంఖం వహంచై నమః ఓం చక్రం వహంచై నమః ఓం శూలం వహంచై నమః ఓం కృపాణికాం వహంచై నమః ఓం ధనుర్బాణం బిభ్రత్యై నమః ఓం అక్షమాలాం దధానాయై నమః ఓం చిన్ముద్రాం బిభ్రత్యై నమః ఓం అష్టాదశ భుజాయై నమః ఓం మహాష్టాదశ పీఠగాయై నమః ఓం లక్ష్మీయై నమః ఓం భూమి నీలాది సంసేవ్యాయై నమః ఓం స్వామి చిత్తానువర్తిన్యై నమః ఓం పద్మాయై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మ్యై నమః ఓం పూర్ణకుంభాభిషేకితాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందిరాభాక్ష్యే నమః ఓం క్షీరసాగర కన్యకాయై నమః ఓం భార్గవ్యై నమః ఓం స్వతంత్రేచ్ఛాయై నమః ఓం వశీకృత జగత్పతయే నమః ఓం మంగళానాం మంగళాయై నమః ఓం దేవతానాం దేవతాయై నమః ఓం ఉత్తమానాం ఉత్తమాయై నమః ఓం శ్రేయసే నమః ఓం పరమామృతాయై నమః ఓం ధనధాన్యాభివృద్ధయే నమః ఓం సార్వభౌమ సుఖోచ్ఛయాయై నమః ఓం ఆందోళికాది సౌభాగ్యాయై నమః ఓం మత్తేభాది మహోదయాయై నమః ఓం పుత్ర పౌత్రాభివృద్ధయే నమః ఓం విద్యాభోగ బలాధికాయై నమః ఓం ఆయురారోగ్య సంపత్తయే నమః ఓం అష్టైశ్వర్యాయై నమః ఓం పరమేశ విభూతయే నమః ఓం సూక్ష్మాత్ సూక్ష్మతనాగతయే నమః ఓం సదయాపాంగ సందత్త బ్రహ్మేంద్రాది పదస్థితయే నమః ఓం అవ్యాహత మహాభాగ్యాయై నమః ఓం అక్షోభ్య విక్రమాయై నమః ఓం వేదానాం సమన్వయాయై నమః ఓం వేదానాం అవిరోధాయ నమః ఓం నిశ్రేయస పదప్రాప్తి సాధనాయై నమః ఓం నిశ్రేయస పదప్రాప్తి ఫలాయై నమః ఓం శ్రీమంతరాజరాజ్ఞై నమః ఓం శ్రీవిద్యాయై నమః ఓం క్షేమకారిణ్యై నమః ఓం శ్రీబీజ జప సంతుష్టాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయై నమః ఓం ప్రపత్తి మార్గ సులభాయై నమః ఓం విష్ణుప్రథమ కింకర్యై నమః ఓం క్లీం కారార్థ సవిత్రై నమః ఓం సౌమంగళ్యాది దేవతాయై నమః ఓం శ్రీ షోడశాక్షరి విద్యాయై నమః ఓం శ్రీ యంత్రపురవాసిన్యై నమః ఓం సర్వమంగళ మాంగళ్యాయై నమః ఓం శివాయై నమః ఓం సర్వార్థ సాధికాయై నమః ఓం శరణ్యాయై నమః ఓం త్రయంబకాయై నమః ఓం దేవ్యై నమః ఓం నారాయణ్యై నమః ఇది శ్రీ లక్ష్మీ సహస్రనామావళి